واذكرن ما نتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటివారు కారు. మీరు అల్లాకు భయపడేవారు అయితే తగ్గు స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. కాబట్టి స్పష్టంగా సూటిగా మాట్లాడండి, ఇళ్లల్లోనే ఉండిపోండి. పూర్వపు అజ్ఞానకాలములో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. దైవ ప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలని అల్లాహ్ కోరుతున్నాడు. మీ ఇళ్లల్లో వినిపించబడే అల్లా వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, అన్నీ తెలిసినవాడు. إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. నిశ్చయంగా ముస్లిములు, విశ్వాసులు, విధేయులు, నిజాయితీపరులు, సహనశీలులు, అల్లా ముందు వినమ్రులయ్యేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఉపవాసం ఉండేవారు, తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, అల్లాను అత్యధికంగా స్మరించేవారు అయిన స్త్రీ పురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُبِينًا. اللَّهُ మరియు ఆయన ప్రవక్త ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాకు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే. وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَنْ تَخْشَاهُ فلما قضى زيد منها وطرا زوجناكها لكي لا يكون على المؤمنين حرج في أزواج أدعيائهم إذا قضوا منهن وطرا وكان أمر الله مفعولا. ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا ఓ ప్రవక్త, అల్లాహ్ మరియు నీవు ఏ వ్యక్తికి మేలు చేశారో ఆ వ్యక్తితో నీవు నీ భార్యను విడిచిపెట్టకు, అల్లాహ్కు భయపడు అని అంటున్న ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడుతున్నావు. వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాయే ఎక్కువ హక్కుదారుడు. తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మేము ఆమెతో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే. అల్లాహ్ తనకు విధించిన ఏ పనినైనా చేయటంలో దైవ ప్రవక్తకు ఏ ప్రతిబంధకమూ లేదు. గతించిన దైవ ప్రవక్తలందరి విషయములోనూ అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయమే అమలులో ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ పూర్తిగా తిరుగులేని తీర్పు. ఇది అల్లాహ్ సంప్రదాయం. అల్లాహ్ సందేశాలను అందజేసేవారికి, ఆయనకు మాత్రమే భయపడేవారికి, ఒకే దేవునికి తప్ప మరెవరికీ భయపడని వారికి, లెక్క చూడటానికి కేవలం అల్లాయే చాలు. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما ما نقول أرى محمد ميلون إيه فرشونك تنري كارو كاني آينا الله يكا پروكتا దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు. యా అయ్యుహల్లజీన ఆమను ఉజ్కురుల్లాహ జిక్రన్ కసీరా వసబ్బిహూహు బుక్రతన్ వఅసీలా هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما విశ్వసించిన ఓ మానవులారా, అల్లాను అత్యధికంగా స్మరించండి. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. ఆయనే మీపై కరుణ చూపేవాడు. ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థనలు చేస్తారు. మిమ్మల్ని ఆయన చీకట్లలో నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకురావాలని. విశ్వాసుల పట్ల ఆయన అమిత దయ కలవాడు. వారు ఆయనను కలిసే రోజున వారికి శాంతివచనాలతో స్వాగతం లభిస్తుంది. అల్లాహ్ వారికి ఎంతో గౌరవప్రదమైన ప్రతిఫలాన్ని సమకూర్చి ఉంచాడు. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا ఓ ప్రవక్త, మేము నిన్ను సాక్షిగా చేసి శుభవార్తను ఇచ్చేవానిగా హెచ్చరిక చేసేవానిగా చేసి అల్లా అనుమతితో ఆయన వైపునకు పిలుపు ఇచ్చేవానిగా చేసి ప్రకాశించే దీపంగా చేసి పంపాము. విశ్వసించిన మానవులకు శుభవార్త ఇవ్వు, వారికి అల్లా తరఫు నుండి గొప్ప అనుగ్రహాలు ఉన్నాయని. అవిశ్వాసుల కపటుల ఒత్తిడికి ఎంతమాత్రము లొంగకు, వారి వేధింపులను లెక్క చేయకు. అల్లానే నమ్ముకో. మనిషి తన వ్యవహారాలను అప్పగించటానికి అల్లాయే చాలు. يا أيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن فما لكم عليهن من عدة تعتدونها فمتعوهن وسرحوهن سراحا جميلا. విశ్వాసులైన మానవులారా, మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహం చేసుకుని తరువాత వారిని ముట్టుకోకమునిపే విడాకులిస్తే అప్పుడు మీ తరఫు నుండి ఇద్దతు ఏదీ వారిపై ఖరారు కాదు. అది పూర్తి అవ్వాలని మీరు కోరలేరు. కనుక వారికి కొంత ధనం ఇచ్చి మంచి పద్ధతిలో సాగనంపండి. యా అయ్యుహన్ నబియ్యు ఇన్నా అహ్లల్నా లక అజ్వాజక అల్లాతీ ఆతైత ఉజూరహున్న వమా మలకత్ యమీనుక్ وما ملكت يمينك مما أفاء الله عليك وبنات عمك وبنات عماتك وبنات خالك وبنات خالاتك اللاتي هاجرن معك وامرأة مؤمنة إن وهبت نفسها للنبي إن أراد النبي أن يستنكحها خالصة لك من دون المؤمنين قد علمنا ما فرضنا عليهم في أزواجهم وما ملكت أيمانهم لكي لا يكون عليك حرج وكان الله غفورا رحيما. ప్రవక్త, మేము ఈ క్రింది వారిని నీకు ధర్మ సమ్మతం చేశాము. నీవు మహర్ చెల్లించిన నీ భార్యలను, అల్లా ప్రసాదించిన బానిస స్త్రీల నుండి నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలను, నీతో పాటు వలస వచ్చిన నీ పినతండి కుమార్తెలను, నీ మేనత్తల కుమార్తెలను, నీ మేనమామల కుమార్తెలను, నీ పినతల్లుల కుమార్తెలను, తనను తాను దైవ ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని, ఒకవేళ దైవ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఈ మినహాయింపు కేవలం నీకే పరిమితం, ఇతర విశ్వాసులకు ఇది లేదు. సాధారణ విశ్వాసులకు వారి భార్యల బానిస స్త్రీల విషయంలో